श्रीलक्ष्मीसहस्रे उत्सवस्तः द्वादशः विख्यातविभवः सामाम् विष्णुपत्नी विलोकताम् विपुलानुत्सवान् यस्याः विरिञ्च्याद्या विपन्ते विख्यातविभवः सामाम् विष्णुपत्नी विलोकताम् विपुलानुत्सवान् यस्याः विरिञ्च्याद्या विपन्वते विधिशिवप्रमुखाः विबुधेश्वराः विविधमच्युत पत्नीतवोत्सवम् अकलयन् सकलस्य शरीरिणः निरवधीरवधीरयितुम् व्यथाः निरुपमम् युवयो शुभमुत्सवम् जननि लोकयितुम् धृतकौतुकाः उपगता किल कापि परा त्वराम् पुरवधूरवधूत गृहक्रियाः जननि सत्वर चङ्क्रमसंभ्रमे चरणतः पतितौ मणिनूपुरौ रवमहोत्सवभू भजनोन्मिषत् कुतुकया तु कयाचिदनादृतौ पवमहे गति मान्द्यकृतौ कुचौ इति रुषा चलिताशु मे परा अनुगृहीत तदञ्चल निर्गलन् नवसरावसरात्यय भीरुका श्रुतभवन्मह वाद्यर्वा जवाति पथिरमे चलिताभरणस्वनैः श्रुतरुतेऽन्तरितेऽस्मि सुवञ्चितेति अपरया हसितावधूः महमही भजनोत् कलिका कृत द्रुतगतिश्लथ पुष्पसरा परा कृतवतीव मुदा कुसुमाञ्जलिम् पवरमे वरमे मध्यमा महजुषस्तव देवि शिषेविषा दिशति मन्द गतेरपि सद्गतिम् कदिह दिव्य गतिम् वितरिष्यसि त्वममले मम लेखदुरासदाम् అభిచకాంక్ష మనఃప్రభవం జవం చరణయోరపి కాచన సాదరా కలయితుం భవతీం కలశాంబుధే దుహితరం హితరమ్య మహోత్సవాం జననితామర సోదర సోదర శ్రియమవేక్ష్య సవిస్మయముత్సవే నతృపుర్నరదైవత యోషితః శుభవతీం భవతీం సహసౌరిణా ప్రియతమార్పితయావకపాదయా తవ మహోత్సవ భూర్ణయయా స్త్రియా ద్రుతమగామి పదోర్న పరం ధృతః కుపితయా పితయారుణిమా దృశో అభివృషాచలం ఆపతతాం ద్రుతం కవరమే పరమోత్సవ లిప్సయా అజనినో పథిభి సమయాత్యయో దివిషదాం విషదాం సరితైరపి ప్రసృమరాగరు ధూప పరంపరా సుర్భితాశుభ దీపశతావృత త్రియుగ పత్ని మహోత్సవ భూమయ సురతయం రచయంతి సవిస్మయం తవ మహ ప్రతినందన కంపితై సురతరో శిఖరై స్వయమర్పితా జనని వెంకట శైలమభూషయన్ సుమనసో సనక్షమా శుభతరాభరణాభరణాత్మనా రుచితంగ విషంగిత సద్మనా జనని సార్థయసే మరుతాం మహోత్సవ పుషా వపుషా నిమిషా దృశః మధుజితా సమం ఉత్సవమండపే స్థితవతీం భవతీం అవలోకితుం అభిరుచిః పునః రాత్రకుతూహలైః నిజగృహే జగృహే నవధూజనైః అధిమహోత్సవం అర్ణవకన్యకే పరమభక్తి జుహాం ప్రణతి తనుధనుర్లతయా సుదృశాం గురు స్తనతయానతయా సుకరా భవతి భజన హర్షజ నాట్యజవోజ్వలన్ ముకుటలోల మరుత్సరి దుఃఖితైః జలకణైర్ భవదుత్సవ మేదినీః శశిశిరాః శిశిరాః కురుతే రమే త్రినయనేన వినమ్రశిరః క్షరత్ త్రిదశ సింధు మహోర్మిభిమపి పాద్యమదాయి పదాబ్జయో నవతామరసాలయే మిలితాత్ త్రిదశీ గణాత్ నవిధిదే నరలోక వధూజనః త్వదవలోకన విస్మయతో యతో జనని మే నిమేషమవాపసః ప్రణయినాక్రమం ఉత్సవమండపే స్థితిమతీం భవతి ప్రణినం తవ హరిగిరిం హరిపత్ని సమాశ్రితాః త్రిదివినో దివినోపయయుస్పృహాం అధిమహం భవతీం కమలే స్తువన్ అభిముఖ స్తిమితే క్షణం గ్రతః అతిసురేషు స్వసురేషు నరేషు వా శిరసికో రసికో తథేంజలిన్ అధిమహోత్సవం అప్సరసాం గణైః సహర మే పర భక్తి జుషః త్వయి పులకిన కల గద్గద గీతయో మునిజనా నిజ నాట్యమదర్శయన్ ఉపనతోత్సవ దివ్యగృహాంకణః కమలవాసిని సంయమినాం గణః నిగమసౌరభ శోభనయా స్తుతిం సహి గిరా హి గిర్వకరోత్సవ మధు విరోధి పురంధ్రి మహోత్సవే ಶುಭ ಗುಣ ಗ್ರಥಿತ ಕಿಲ ಮಾಲಿಕಾ ಸರ್ವಮಯೀ ಸಬಕೈ ಸಬಕೈರ್ಗಿರಾ ನಕಲಿತ ಕಲಿತ ದನಕಕ್ಷಿಭಿ ಸವಹರೆರ್ದಯಿತೆ ದೃಢ ಭಕ್ತಿತಃ ಚತುರ್ಭಿಃ ಶ್ರುತಿಭಿಃ ಚತುರಾನನಃ ಅಭಿನುತಿಂ ತನುತೆ ಸ್ಮ ಮಹೋತ್ಸವೇಷು ಅಹರ ಹರ್ ಹರ ಯಭಿನಂದಿತ ಸವ ಮಹೇಶ್ವರ ಕೋಟಿ ಚಿಕೀರ್ಷಯ ದೃಗಧಿಕಾರಸನಾಕಮೇ ರಚಯಿತುಂ ಸ್ತವಂ ಏಕರಸಜ್ಞಯ ಕೃಷತಮಂ ಶತಮನ್ಯು ತ್ರಿತ್ರತ ಜನನಿಗಂಧವಹೈರ್ಭವದುತ್ಸವೇ ಖಗಪತಿಶ್ರುತಿ ಕೌರಭ ಶೋಭನೈಃ ಶ್ರಮಹರೈರ್ ಜನಿತೈರ್ ನಿಜಪಕ್ಷತಿ ವ್ಯಜನತೋ ಜನತೋಷಣಂ ಆತನೋತಿ ತನುಭೃತಂ ತವ ದೇವಿ ಮಹೋತ್ಸವೇ ನಟನ ಗಾನ ನತಿ ಸ್ತವ ಪರಮ ಭಕ್ತಿ ಭರ್ದಿಹ ನಾಭವನ್ ಶ್ರಮಕರ ಮಕರಾಲಯ ಕನ್ಯಕೆ ಪದ್ಯುಗಂ ತವ ಭಕ್ತಿಭರಾದಹಂ ಪ್ರಥಮಿಕಾಮುಪಗಮ್ಯ ಹರಿಪುರಂಧ್ರಿ ಮಹೇಂಗಜಿತ ಸ್ಫುರತ್ ಕನಕಯ ನಕಯ ಪರಿಚರ್ಯತೆ ದಿನಕರಂ ತಮಸಾಂ ಇವ ರಾಜಯಃ ಕಮಲವಾಸಿನಿ ಕಲ್ಮಷ ಅತಿ ವಿಲೋಕಯಿತುಂ ಪ್ರಭವಂತಿ ತೇ ಜನಮಹೋ ನಮಹೋತ್ಸವ ದರ್ಶಿನಂ ತವ ಮಹೇ ಸುರ ದಾನವ ಪ್ರಭೃತಿ ಪಾದಹತಿ ಪ್ರಭವೈರ್ಮೇ ಕ್ಷಿತಿರಜೋ ನಿಚಯೈ ಸ್ಥಗಿತ ತಪೋ ದಿನಕರೋ ನಕರೋತಿ ಜನವ್ಯಥಾಂ ಅಥ ತವಾಸ್ಯ ವಿಧೋರವ लोकनाति सुरकरम्बुरुहति महोत्सवे मुकुलितान्युडु पंति पुरपरिस्फुरति नवर्दे वरदे कमले मुकुलितं नियमेन सम्बुजैः मुदितपक्षि चकोरकुलैः सताम् कवमहेम्बरौ नयनीभवत् रविविधौ विविधौ जसि भात्यपि तवशिषे विषया विषयान्तर त्यजन निश्चल एतसपुत्से रजहुरं तपोपि शर प्रभृतयो धृतयोग कला स्वयं सुमनतो मुनयश्च पवोत्सवे त्रिदिवधेनु पयोरस विरतयन्त्यभिषेक विधानमृक् स यजुषां यजुषां प्रकरैरमे विधिशिवादिसुरेषु तवोत्सवे विरतयत् स्वभिषेतनमिन्दिरे मनुषतं मुनिमानवकाः स्फुट ध्वनिजगुर्निजगुर्वभिचोदिता तव महेष्वभिषेक विधौ कृते जगदशेषमतापताम् तदिदमद्भुतम् अम्ब फलिस्थलाति फलगतिर्लगति स्म परत्रयति अथ तवोत्सव धाम्नि बुधा सुधा कर्वहोदरी सादरार्चयन् सुरभिलैर्भवतीं श्रुतषट्पदारवकुलैर्वकुलैरपि चम्पकैः मधुलिहां भवद्घ्रिसत्पित प्रसववासवताम् कमले तदा सुरकिरीटजतापि जगृहेऽभिधा रवलवैर्बल वैरिशिलाकुलात् सुमनसो भवद् అంఘ్రిజుష రమే సుమనసామనుష్ంగత ఉత్సవే తవ పదాంతిక భాజమ పూజయన్నే సుమలినామలినపి మండలీం స్వశిరసాదధత కుసుమం ముదా సుమహిత ఇతి నద్భుతముత్సవే చరణయోసుర పంక్తిభిరర్పితం తవ నరాశి తనూభవే పనసచూత పలాదిభిరుజ్వలం సరసూపం అపూపశతావృతం అథ నివేదనమంబ సురై క్షరత్ ఘృతవరం రమ్యమకల్ప్యత జననిశేషతయా భృశముత్సుకైః తవ నివేదిత శేషమభుజ్యత సుమధురం సుమనోధిరథోత్సవా అపవర్కే వరకేతన భూషితే అథ సుధాన్య భవం జనమోదనం జనని మానస రంజన మోదనం భవదవేక్షణ సంస్కృతమత్తియో రసనయాసనయాచతి తాం సుధాం అధిభవత్ భవనగ్ర వితర్జికం జనని జాగ్రత ఏవ జయాదయ అజన్నవరా పితావకే ఘనమహేన మహేంద్ర పురస్వరాతి జనవిమర్గ శమోద్యత నిర్దయో భక్తమూపతి వేత్రహతి స్పృశాం ప్రహృతిరక్తి మదంబ మహేతవ చ నకృతాం నకృతాం తకృతాం తత తవ మహోత్సవ వైభవ దర్శినాం తనుభృతాం వివిధైః స్తవనాదిభిః ప్రముదితా భవతి కమల ले सकी परिपूरयति श्रियः जननी तस्य जनस्य वृथा सुधा सह भवे विदधे विधिरीक्षणे य इह नानुभवेत् अलसत्तवोत् संवरसंवद प्रणम् भवदीयोत्सवविभवम् फणिपतिवाचस्पति प्रभृतिवर्ण्यम् कथमल्पधियः कवयः कथयन्तु क्षीरधे कन्ये भवदीयोत्सवविभवम् फणिपतिवाचस्पति प्रभृतिवर्ण्यम् कथमल्पधियः कवयः कथयन्तु क्षीरधे कन्ये इति आत्रेय श्रीवेङ्कटध्वरिविरचिते श्रीलक्ष्मीसहस्रे उत्सवस्तबक द्वादश सम्पूर्णः।